ఉత్తరపీఠికా శ్లో ఇత్యేవం మయా ఖ్యాతం దేవ్యా నామసతత్రయం రహస్యత రహస్యత్వాదోపనీయం త్వయా మునే ఒకటి తా ఓ ముని పుంగవ. పూర్వము చెప్పబడిన రీతిగా శ్రీ మహాత్రిపుర సుందరి యొక్క నామసతత్రయమునాచే ఈ త్రిసతి విద్య రహస్యత రహస్యమైనది చెప్పబడినది. కావున నీవు ఈ సర్వసంపూర్తికరి విద్యను గోపనీయముగా నుంచవలైనని హయగ్రీవుడు అగస్త్యునితో చెప్పెను. శ్లో శివవర్ణాని నామాని శ్రీదేవ్య కథితాని హీ సత్యక్షరాణి నామాని కామేశ కథితాని చరిండు తా ఈ నామసతత్రయములోని శివబీజ సంపుటితము లైన నామములు శ్రీకామేశ్వరీ దేవి చేత చెప్పబడినవి. శక్తి బీజ సంవలితములైన నామములు శ్రీకామేశ్వర ప్రోక్తములని తెలియము. శ్లో అభయాక్షరణమాని హ్యుభాభ్యాం కథితాని వై తదన్యర్గ్రథితం స్తోత్రమేతస్య సదృశం కిము. మూడు తా శివసత్యాత్మకములైన బీజాక్షరములతో గూడిన నామములు శ్రీకామేశ్వరి కామేశ్వరు లిరువురిచేత చెప్పబడినది. వారికంటే అన్యులచేత గ్రథితమైన స్తోత్రమేదియు ఈ త్రిసతి స్తోత్రమునకు సాటిగాదు. నానేన సదృశం స్తోత్రం శ్రీదేవి ప్రీతిదాయకం లోకత్రయేపి కళ్యాణం సంభవేనాత్ర సంశేహ. నాలుగు తా శ్రీ పరాభట్టారిక ప్రీతిదాయకము కళ్యాణ త్రిసతి స్తోత్రమునకు సదృశమైనది ముల్లోకములయందును లభించదనుట నిస్సంశయము. ప్రథము నైన శ్లో ఇతి హయముఖగీతం స్తోత్రరాజం నిశమ్య ప్రగలిత కలుశోభు చిత్త పర్యాప్తి మేత్య నిజగురు మథ సత్వా కుంభజన్మ తదుక్తం పునరధిక రహస్యం జ్ఞాతు మేవం జగాద. ఐదు తా ఈ విధముగా హయగ్రీవుడు శ్రీ లలితాత్రిసతీ స్తోత్రరాజమును గానము చేయగా విని అగస్త్య మహాముని విగత కల్మషుడై చిత్తమునందు సంతృప్తి నొందేను. అనంతరము తన గురువైన హయగ్రీవునకు ప్రణబుల్లి అగస్త్యుడు ఇంకను అధికముగ రహస్యమును తెలియగోరి ఇట్లు పలికెను. అగస్త్య ఉవాచ శ్లో అశ్వానన మహాభాగ రహస్యమపి మే వద శివవర్ణాని కాన్యత్ర శక్తి వర్ణాని కాని హి. ఆరు నాలుగు వందల నలభై ఐదు శంకర గ్రంథరత్నావళి తా హే హయగ్రీవ మహాభాగ ఈ రహస్యమును గూడ నాకు చెప్పుడు. వీనిలో శివవర్ణములేవి శక్తివర్ణములేవి యని యగస్త్యుడు ప్రశ్నించెను. శ్లో ఉభయోరపి వర్ణాని కాని వా వదదేశిక ఇతి పృష్ఠ కుంభ జైన హయగ్రీవో రెండు వదత సునహతా హే దేశికేంద్ర. కామేశ్వరి కామేశ్వరు లిరువురు చెప్పిన శివసత్యాత్మక వర్ణములెవ్వి యని యగస్త్యుడు పరిప్రశ్న చేయగా హయగ్రీవుడు మజిల ఇట్లు చెప్పెను. ఒకటి తవ గోప్యం కిమ స్త్రీహ నా దంబాను శాసనాత్ ఇదం త్వతిరహస్యం తే వక్ష్యామి శృణు కుంభజ. తా హే కుంభజ నీకు దాచదగనది నీకు దాచదగనది ఇందేమి గలదు సాక్షాత్తు శ్రీ మహాత్రిపుర సుందరి యాదేశానుసారము ఈ యతిగోప్యమైన రహస్యమును నీకు చెప్పెదను. వినుము శ్లో ఏతద్విజ్ఞానమాశ్రయణ శ్రీ విద్యాసిద్ధిదా విద్యాసిద్ధిదా భవేత్. కత్రయం హద్వయం చైవ సైవో భాగః ప్రకీర్తితః. తా సర్వసంపూర్తికరమైన ఈ త్రిసతిని తెలిసినంత మాత్రమున శ్రీవిద్య సిద్ధిప్రదయ్యగును. పంచదశి మంత్రము నాలుగు వందల నలభై ఎనిమిది లలితా త్రిసతి భాష్యం నందలి కత్రయము మూడు కవణములు హద్వయము రెండు హకారములు శివకథితములైన భాగములని ప్రకీర్తితములు. శ్లో సత్వక్షరాణి శేషాణి హ్రీంకార అభయాత్మక మజ్ఞాత్వా ఏ విద్యాజపశాలిన పది న తేషాం సిద్ధిదా విద్యా కల్పకోటిస తైరపి ఏవం విభాగ మజ. తా మిగిలిన వర్ణములు శక్త్యక్షరములు హ్రీంకార ములు శివసత్యాత్మకములు త్మకములు ఈ రీతిగా విభాగమును తెలియక శ్రీవిద్యాజపశీలు రై నవారికి కల్పకోటి శతములకే నను శ్రీవిద్య సిద్ధించనేరదు. చతుర్భ్యః శివచక్రైశ్చ శక్తిచక్రైశ్చ పంచభ్యః పది నవచక్రైశ్చ సంసిద్ధం శ్రీచక్రం శివయోర్వపుః. తాః నాలుగు శివచక్రములు, ఐదు శక్తిచక్రములు, ఈ తొమ్మిది చక్రములతో రూపొందిన శ్రీచక్రము శ్రీ కామేశ్వరి కామేశ్వరుల శరీరమని భావనీయము. శ్లో త్రికోణ మష్టకోణం చ దశకోణద్వయం తథా పన్నెండు చతుర్దశారం చైతాని శక్తిచక్రాణి పంచ చ బిందుశ్చాష్టదళం పద్మం షోడశపత్రకం ఒకటి మూడు చతురస్రం చ చత్వారి శివచ కాణేనుక్రమాత్ నాలుగు వందల నలభై ఏడు. శంకర గ్రంథరత్నావళి తా త్రికోణము అష్టకోణము రెండు దశకోణములు చతుర్దశారము ఈ ఐదును శక్తిచక్రములని తెలియవలయును. బిందువు అష్టదళ పద్మము షోడశదళ పద్మము చతురస్రము ఈ నాలుగును శివచక్రములని భావించవలయును. శ్లో త్రికోణే బాంధవం క్లిష్టం అష్టారేష్టదళాంబుజం పదిహేను దశర్యోహ షోడశారం భూగృహం భువనాశ్రసే శ్రీవానోపి సాక్తానాం చక్రాణం చ పరస్పరం పదిహేను అవినాభావ సంబంధం యో జానాతి స చక్రవిత్ త్రికోణరూపిణీ శక్తిః బిందురూపపరః శివః పదహారు. తా త్రికోణమునందు బిందువు సంక్లిష్టమైయున్నదనియు అట్లే అష్టకోణమునందు అష్టదళ పద్మము దశకోణద్వయమునందు షోడశారము భువనశ్రుకమునందు చతుర్దశారమునందు భూగృహము భూపురము సంక్లిష్టములేయున్నవనియు తెలియనగును. వచక్రములకు శాక్తచక్రములకు పరస్పరము గల యవినాభావ సంబంధము తెలిసినవాడు శ్రీచక్రవిదురగును శక్తి త్రికోణరూపిణీయని శివుడు బిందురు పపరుడని తెలియవలయును. లలితా త్రిశతి భాష్యం శ్లో అవినాభావ సంబంధం తస్మాద్ బిందుత్రికోణయో ఏవం విభాగ మజ్ఞాత్వా శ్రీచక్రం యః సమర్చేత్ పదిహేడు న తత్ఫలమవాప్నోతి లలితాంబా న తుష్యతి తా కావున బిందుత్రికోణములకు అవినాభావ సంబంధము గలదు శివసత్యాత్మక బీజాక్షర విభాగము నేగక శ్రీచక్రార్చనము చేయువాడు శ్రీచక్రార్చన స్థలము నొందడు దానివలన శ్రీలలితాపరాభట్టారిక సంతుష్టురాలు కాదు. ఏ చ జానంతిలో కేస్మిన్ శ్రీవిద్యాచక్రవేదినః పద్దెనిమిది సామాన్య వేదిన సర్వే విశేష జ్యోతి దుర్లభ స్వయం విద్యావి శేషజ్ఞో విశేషజ్ఞం సమర్పయేత్. ఈ లోకమునందు శ్రీవిద్యాచక్రవేత్తలై నతావారందరూ గ సామాన్యము తెలిసినవారే. విశేషజ్జుడైన శ్రీవిద్యాచక్రవేత్త యతి దుర్లభుడు. స్వయం శ్రీవిద్యా రహస్యవేత్త అయిన యుపాస్కుడు శ్రీచక్ర సంకేతము నెలిగిన విశేషజునినే యర్చింపవలయును. శ్లో తస్మై దేయం తతో గ్రాహ్యమసిత్తస్తస్య దాపేత్ అంధం తమః ప్రవిశంతి ఏ విద్యాం సముపాసతే ఇరవే. శంకర పన్నెండు యాభై ఏడు శంకర గ్రంథరత్నావళి ఇతి శృతిరపాహిత సవిద్యోపాసకాన్పున విద్యాన్యోపాసకానేవ నిందం త్యారునికి శృత్యః. ఈ రీతిగా శ్రీచక్ర విభాగ జ్ఞానము గల విశిష వ్యక్తికే ఈ విద్యనుపదేశించవలయును. అట్టి శ్రీవిద్యావేత్త నుండియే శ్రీవిద్యను గైకొనవలయును. శ్రీవిద్యోపదేశము చేయుటకు శక్తి లేకున్నా తాదృశ విశిష్ట వ్యక్తులచే నిప్పించవలయును. అవిద్య నుపాసించువారు అంధతౌమి శ్రమును ప్రవేశింతురని ఆరుణిక శృతి యుద్ధోషించుచున్నది. ఈ శృతి వచనము అన్యవిద్యోపాసకులనే నిందించుచున్నదిగాని శ్రీవిద్యోపాసకులను గాదని తెలియనగును. శ్లో అశ్రుతాసశ్రుతాసశ్చ యజ్వనో ఏ పేజ్వానః స్వర్యంతో నాప్యపేక్షంతే ఇంద్రమగ్నిం చయ్యే విదుః. ఇరవై రెండు సికతా ఇవ సమ్యంతి రశ్మిభ్యః సముదీరితాః అస్మాల్లోకా దముష్మాచ్చేత్యః చారణేక శృత్యః. ఆయతా విద్వాంసులు అవిద్వాంసులు యజనము చేసిన యజ్వలు ఆయజ్వలు ఇంద్రాగ్నులను తెలిసినవారు ఈ వీరందరూ స్వర్గమునకు బోవుచు ఈ శ్రీవిద్య నపేక్షించరు. అట్టివారు సూర్యకిరణములచే ప్రేరితములైన ఇసుక రేణువుల వలె ఇహలోకము నుండి పరలోకమునకు ఆట నుండి. నాలుగు యాభై చేయని లలితాత్రిశతీభాష్యం 451. మనల ఇహలోకమునకు గమన ఆగమనములు చేయుచుందురని యారుణిక శృతి చెప్పినది, యస్యనో పశ్చిమం జన్మ యది వా శంకరః స్వయం తేనేవ లభ్యతే విద్యా శ్రీమత్ పంచదశాక్షరి. ఎవరు పునర్జన్మరహితుడో, ఎవరు స్వస్వయం శంకర స్వరూపుడో, అతనికే శ్రీమత్ పంచదశాక్షరి విద్య లభించును. స్లో ఇతి మంతేషు బహుధా విద్యాయా మహిమోచ్యతే మోబైక హేతు విద్యాతు శ్రీవిద్యానాత్ర సంశేహ. పైన చెప్పిన రీతిగా మంత్రములందు అనేక విధములుగా శ్రీవిద్యామహిమ సంకీర్తితమైనది. మోకైక హేతువైన విద్య శ్రీవిద్యేయని చెప్పుటలో సంశయము లేదు. స్లో న శిల్పాది జ్ఞానయు క్లే విద్వచ్ఛండ ప్రయుజ్యతే మోక హేతు విద్యా సా శ్రీవిద్యేవన సంశేహ. తా శిల్పాది జ్ఞానము కలవానిని విద్వాంసుడని వ్యవహరించరు. ఏలనా శిల్పాదులు మోక్ష హేతువులైన విద్యలు గావు. శ్రీవిద్య మాత్రమే మోకైక హేతువైన విద్యయని చెప్పుటలో సందేహము లేదు. 452. శంకర గ్రంథరత్నావళి. స్లో తస్మాద్ విద్యావి దేవాత్ర విద్వాన్ విద్వాన్ తీర్యతే స్వయం విద్యావి దే దద్యాత్ ఖ్యాపయే తద్గుణాంసుధి. తా కావున శ్రీవిద్యారహస్యవేత్తయే విద్వాంసుడని చెప్పబడును. బుద్ధిమంతుడైనవాడు శ్రీవిద్యావేత్తకే ఇవ్వవలేను. ఆ విద్వాంసుని గుణస్కీర్తనము చేయవలేను. స్లో స్వయం విద్యారహస్య విద్యామాహాత్మ్య వేద్యపి విద్యావిదం నాచేచేత్కోవాతం పూజయే జనః. 28. తా స్వయముగా శ్రీవిద్యారహస్యుడు, శ్రీవిద్యా మాహాత్మ్యము నేనింగనవాడు గూడా శ్రీవిద్యావేత్తను పూజింపకున్న మరియవరు ఆ విద్యావేత్తను పూజింతురు? ప్రసంగాదిద ముక్తంతే ప్రకృతం శృణు కుంభజ. యహ కీర్తయేత్ సకృద్భక్త్యా దివ్యనామశతత్రయం. 29. తస్య పుణ్యమహం వక్ష్యే శృణు త్వం కుంభ సంభవు రహస్యనాం సహస్రపాఠే యత్ఫలమీరితం 30. తత్ఫలం కోటిగుణిత మేకనమజపాద్భవేత్ కామేశ్వరి కామేశాభ్యాం కృతం నామశతత్రయం. 31. లలితా త్రిశతి భాష్యం తా హే అగస్త్య. ఇదంతయు ప్రసంగవశమున చెప్పితిని, ఇక ప్రకృత విషయమును వినుము. శ్రీలలితానామ శతత్రయమును భక్తితో సంకీర్తనము చేసిన వాని పుణ్యమెట్టిదో చెప్పెదను నీవు వినుము. శ్రీలలితారహస్య నామసహస్రపాఠమునందు చెప్పబడిన ఫలము కంటే కోటి గుణితముగా ఈ సర్వసంపూర్తికరి విద్య అయిన నామశతత్రయము నందలి ఒక్క నామమును పఠించుట వలన ఫలము లభించును. ఈ నామశతత్రయము స్వయముగా శ్రీకామేశ్వరి కామేశ్వరులచేత సంకీర్తితమైనది గదా. కావున దీని మహత్వము అసమానమని భావము. స్లో నానేన తులే దేతతో తేనాన్యకృతేన చ శ్రీయః పరంపరా భావి నాచోత్తరోత్తరం. 32. తా అన్యకృతమైన స్తోత్రముతో ఈ త్రిశతి స్తోత్రమును పోల్చుటకు వీలులేదు. ఈ త్రిశతి స్తోత్ర సంకీర్తనము వలన భవిష్యత్తులో ఉత్తరోత్తరము అధికమైన శ్రీయః పరంపర లభించును. తేనేవ లభ్యతే చైత పశ్చాచ్చేయః పరీక్షేత్ అస్యా నాన్నాం త్రిశత్యాస్తు మహిమాకేన వర్ణ్యతే. 33. శంకర గ్రంథ రత్నావళి. తా కావున ఈ విద్యనే సంపాదించి అనంతరము లభించినట్టి శ్రేయస్సును పరీక్షింపనగును. ఈ త్రిశతి నామ మహిమ ఎవరికినీ వర్ణింప నలవిగానిది. యా స్వయం శివ్యోర్వక్త పద్మాభ్యాం పరినిసృత. నిత్యం షోడస సంఖ్యాసాన్ విప్రానాదౌతు భోజయేత్. 34. పరమ శివాని శివుల ముఖ కమలముల నుండి సాక్షాత్తుగా వినిసృతమైన ఏతన్నామ మహిమ అననీయము అనిర్వచనీయము. 14. బ్రాహ్మణులను నిత్యము భుజింపచేవలయను అభ్యక్తాం స్థిలతైలేన స్నాతాను పినవారిన ఆభక్ష్య గంధపుష్పాద్యేహ కామేశ్వర్యాదినామభి. 325. బ్రాహ్మణులకు తిలతైలముచే సభ్యంగనము చేసి వారిని ఉష్ణోదక స్నానము చేయించవలయును. అటు పిమ్మట గంధపుష్పాదులతోనూ కామేశ్వర్యాడినామములతోనూ అర్చింపవలయును. సుపాపుపయః శర్కరాద్యేహ పాయసేహ ఫలసంయుతయః విద్యావిదో విశేషేణ భోజయేత్ పొడసది పొడసద్విజాన్. 3-6 సూపమిశ్రితములైన ఆపూపములతోనూ శర్కర పాయస ఫలసమృద్ధమైన భోజనము శ్రీ విద్యావేతయినవాడు 14 మంది బ్రాహ్మణులకు నొసంగవలయును. 454 లితాత్రిసతీ భాష్యం. ఏవం నిత్యార్చనం కుర్యాదౌ బ్రాహ్మణ భోజనం త్రిసతీనామభ్యః పశ్చాద్ బ్రాహ్మణ్ క్రమశో చేయేత్. తా ఈ రీతిగా మొదట నిత్యార్చనము బ్రాహ్మణ భోజనము చేయనగును, తరువాత శ్రీలలితా త్రిసతీనామము క్రమముగా బ్రాహ్మణుల నర్చింపవలయును. తైలాభ్యంగాదికం దత్వా విభవే సతీ భక్తితః శుక్ల ప్రతిపదారభ్య పౌర్ణమాస్యవధిక్రమాత్ కెలా దినసే దివసే విప్రాభోజ్యాః వింశతి సంఖ్యయా దశభ్యః పంచభిర్వాపి త్రిభీరేకేన వా దినే 79 త్రింశ్చష్ట్యః శతం విప్రాః సంభోజ్యాస్త్రిశతం క్రమాత్ ఏవం యః కురుతే భక్త్యా జన్మమధ్యే సకృన్నరాః నలభే. తా వైభవము కొలది భక్తితో తైలాభ్యంగనము చేయించి శుక్ల పాడ్యమి నుండి పూర్ణిమ వరకు క్రమముగా ప్రతిదినము 20 మంది బ్రాహ్మణులకు చక్కగా భోజనము పెట్టనలలేను. 10 దినములకుగాని 5 దినములకుగాని 3 రోజులకుగాని 1 దినమునగాని 30 మంది 60 మంది 100 గురు 300 మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టవలయును. ఈ విధముగా జన్మ మధ్యలో ఒక్కమారేనను భక్తితో బ్రాహ్మణులకు భోజనము పెట్టవలయును. 456 శంకర గ్రంథరత్నావళి. తస్యేవ సఫలం జన జన్మ ముక్తిస్తస్య రే స్థిత రహస్యనామ సహస్రభోజనేప్యేన మేవ హి నలభే ఒక్క క. తా పైన చెప్పిన విధముగా విప్రులకు భోజనము నొసగువని జన్మయే సఫలమైన జన్మయ్యనియు మోక్షము వానికి హస్తగతమగు ననియు తెలియవలయును. లలితా రహస్య నామసహస్ర విషయమున గూడా ఇదే విధముగా చేయనగును. ఆదౌ నిత్యబలిం కుర్యాత్ పశ్చాత్ బ్రాహ్మణ భోజనం. రహస్య నామసహస్ర మహిమా యో మయోదితః 42 ససికరాణురత్రైకనామ్నో మహిమవారి ధేహ వాగ్దేవిరచితే నామసహస్రే యద్యదిరితం. 45 తా లలితారహస్య నామసహస్ర విషమున మొదట నిత్యబలి అటుపిమ్మట విప్రభోజనము ఆచరణీయము. ఇంతకు ముందు రహస్య నామసహస్ర మహిమ నేను చెప్పియుంటిని. వాగ్దేవతలచే మహిమ ఈ త్రిసతీనామ జలశిఖరమునందలి యణువు వంటిదని చెప్పబడిన రహస్య నామసహస్ర మహిమాంబుల్లో గల తెలియము. తత్ఫలం కోటిగుణితం నామ్నో పేకస్య కీర్తనాత్ పెతదన్యర్థపై 8 స్తోరచ్చనే యత్ఫలం భవేత్ 44 లలితా త్రిసతీ భాష్యం. తత్ఫలం కోటిగుణితం భవే నామసతత్రయాత్ వాగ్దేవిరచితే స్తోత్రే తాదృశో మహిమాయది. 45 సొలీల్కో మేళకా మేళికు తేజస్మి సృహ్యతామితి స్మృత్సంకీర్తనాదేన నామ్నా నుస్మిన్ సతిత్రయే 46 భవేచ్చిత్తస్య పర్యాస్తీర్నూనమస్యానపేణి. జ్ఞాతవ్యమీతోప్యన్య న జప్తవ్యం చ కుంభజ. 47 నామసహస్రపరాయణము కంటే త్రిసతీయందలి యొక్క నామసంకీర్తనము చేయుట వలన కోటి గుణితముగా ఫలము లభించును. లలితా త్రిసతీనామముల కంటే భిన్నమైన జపములు స్తోత్రములు అర్చనముల వలన లభించు ఫలము కంటే త్రిసతీనామపరాయణము వలన కోటి గుణితముగా ఫలసిద్ధి కలుగును. వాదేవిరచితమైన లలితా సహస్రనామముల కంతటి ఫలముండగా సాక్షాత్తు కామేశ్వరి కామేశ్వరముఖవిన్ని సుతమై సత్రిసతీనామ పారాయణము మహిరును ఎంతయని వర్ణించగలము. ఈ త్రిసతీనామ ఒక్కమారు చేసిన నిరపేక్షమైన చిత్త సంతృప్తి కలుగుననుట నిశ్చయము. ఓ అగస్త్య మహాముని, ఈ త్రిసతి కంటే తెలుసుకొనదగనదిగాని జసింపదగనదిగాని మతేదియూ లేదనుట నిస్సంశయము. శంకర పన్నెండు యాభై ఎనిమిది నాలుగు వందల యాభై ఏడు శంకర గ్రంథరత్నావళి యద్యత్ సాధ్యతమం కార్యం తత్తదర్థాదం జపేత్ తత్తత్ఫలమవాప్నోతి పశ్చాత్కార్యం పరీక్షయేత్ నలభై ఎనిమిది తా ఏదైన కార్యమును సాధించదలచినవారు తత్సిద్ధికై ఈ త్రిశతిని జపించినచో ఆ కార్యము సిద్ధించును. అటుపిమ్మట యా కార్యము సఫలమైనదా లేదా ఎని పరీక్షింపనగును. ఏ ప్రయోగాస్తంత్రేషు దైరత్యాధ్యతే ఫలం తత్సర్వం సిద్ధ్యతి క్షిప్రం నామత్రిశతకైర్తనాత్ నలభై తొమ్మిది తా తంత్రశాస్త్రములందు పేర్కొనబడిన ప్రయోగములన్నీయు త్రిశతి నామపారాయణము వలన వెంటనే ఫలప్రదములే సిద్ధించును. ఆయుష్కరం పుష్టికరం పుత్రదం వశ్యకారకం విద్యాప్రదం కీర్తికరం సుఖవిత్వప్రదాయకం యాభై సర్వసంపత్పదం సర్వభోగదం సర్వసౌఖ్యదం సర్వాభీష్టదం చైవ దేవ్యా నామసతత్రయం యాభై ఒక్క తా ఈ లలితా త్రిశతి ఆయుష్కరము పుష్టిదాయకము పుత్రప్రదము సర్వవశ్యకరము విద్యాప్రదము కీర్తి నాలుగు వందల యాభై ఎనిమిది లలితా త్రిశతి భాష్యం నాలుగు వందల యాభై తొమ్మిది దాయకము సుఖవిత్వప్రదము సర్వసంపత్కరము సమస్త భోగదాయకము సర్వసౌఖ్యప్రదము సర్వాభీష్టదాయకమునే యొప్పరునట్టిది. ఏతజ్ఞపగో భూయా నాణ్యదిచ్చేత్ కదాచన ఏతత్కీర్త నసంతుష్ట శ్రీదేవి లలితాంబికా యాభై రెండు భక్తస్య యద్యదిష్టం స్యాత్ తత్పూరయతే ధ్రువం తస్మాత్ కుంభోద్భవమునే కీర్తయత్వమిదం సదా ఐదు మూడు తా కావున శ్రీవిద్యోపాసుకుడు లలితాత్రిశతి నామ జపపరాయణుడై యుండవలేను. ఎన్నడునూ ఏతద్భిన్నమైన దానిని కోరజనదు. త్రిశతి నమసంతుష్టిశురాలైన శ్రీలలిత పరాభట్టారిక తన భక్తుని అభీష్టమును సఫలమొనర్చును. కావున హే అగస్త్య మహామునే, నీవు సదా లలితా త్రిశతి నామసంకీర్తనము చేయుచుండుము. నాపరం కించిదపి తే బోద్ధవ్యమవశిష్యతే ఇతి తే కళితం స్తోత్రం లలితా ప్రీతిదాయకం యాభై నాలుగు. తాఖా ఓ అగస్త్మ, నీకింక చెప్పవలసినదేదియు లేదు. శ్రీలలితాదేవికి ప్రీతిదాయకమైన స్తోత్రమును చెప్పితిని నావిద్యావేదినే బ్రూయాస్ నాభక్తాయ కదాచన. నశకాయ నుష్టాయ నావిశ్వాసాయ క్వచిత్ యాభై ఐదు శంకర గ్రంథరత్నావళి తా శ్రీవిద్యావేత్త కానివానికి భక్తిశూన్యవశసునకు దష్టునకు విశ్వాసము లేనివానికి సంపూర్తిక విద్యను ఎన్నడు చెప్పరాదు. యో బ్రూయాత్తిశతీం నామ్నాం తస్యానర్థో మహాన్ భవేత్ ఇత్యాజ్లా శాంకరీ ప్రోక్తా తస్మాదోప్యమిదం త్వయా యాభై ఆరు తా పైన పేర్కొనిన వారికి త్రిశతిని చెప్పిన గో అనర్థము వాటిల్లునని శాంకరి యాజ్న. కావున ఈ త్రిశతిని గోప్యముగనుంచుము. లలితా ప్రేరితేనేవ మయుక్తం స్తోత్ర ముత్తమం రహస్యనామనహస్రాదపి గోప్యమిదం మునే యాభై ఏడు తా శ్రీలలితాపరా భట్టారిక ప్రేరణము నేను నీకు ఈ త్రిశతినామ స్తోత్రము చెప్పితిని హేమునే. త్రిశతి శ్రీలలితా సహస్రనామస్తోత్రము కంటే ఎక్కువ గోప్యముగా నుంచదగనది. ఏవ ముక్త్యా హయగ్రీవః కుంభజం తాపసోత్తమం స్తోత్రేణానేన లలితాం స్తుత్వా త్రిపురసుందరీం ఆనందలహరిమగ్నమానస సమవర్తత యాభై ఎనిమిది ఇతి శ్రీబ్రహ్మాండపురాణే ఉత్తరఖండే హయగ్రీవాగస్త్య సంవాదే లలితాత్రిశతి స్తోత్రం సంపూర్ణం నాలుగు వందల అరవే లలితా త్రిశతి భాష్యం. ఈ విధముగా హయగ్రీవుడు తాపసోత్తముడై నస్త్యమహామునికి చెప్పి ఈ త్రిశతి నామస్తోత్రముతో మహాత్రిపురసుందరి యగు శ్రీలలితాదేవిని స్తుతించి బ్రహ్మాండసాగర మగ్న మానసుడైయుండెను. బ్రహ్మాండ పురాణంతర్గతమగు నుత్తరఖండమందలి హయగ్రీవాగస్త్య సంవాదరూపమైన లలితా త్రిశతి స్తోత్రము సంపూర్ణము. సాహి శ్రీరముతా సతా నాలుగు వందల అరవై ఒక్క